రామోత్తర తాపిని ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం విషయ సూచిక ఉపనిషత్ పరిచయ శ్లోకము ఒకటి. అవిముక్తమే కురుక్షేత్రము, సకల దేవతలకు నిలయము, మోక్షస్థానము. రెండు. రామమంత్రమే తారక మంత్రము. మూడు. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క తత్వము. నాలుగు. అవస్థాత్రయ అతీతుడు రాముడు. ఐదు. ఆ రామ పరబ్రహ్మము నేనే. ఆరు. అవిముక్త స్థానము. ఏడు. శ్రీరామ పరబ్రహ్మము శివునికి ఇచ్చిన వరము. ఎనిమిది. శ్రీరామ పరబ్రహ్మను ప్రీతి చేసుకుని హృదయంలో దర్శించుకొనుటకు మంత్రములు. తొమ్మిది. శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజము. పది. శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజము యొక్క మహత్యము. పదకొండు. రామమంత్ర అధ్యయన ఫలితము. పన్నెండు. శ్రీరామ షడక్షర మంత్ర ఫలశ్రుతి. రామోత్తర తాపిని ఉపనిషత్ సారాంశ పుష్పం. ఉపనిషత్ పరిచయ శ్లోకము. శ్రీరామ తాపనీయ అర్థం భక్త ధ్యేయ కలివరం. శ్రీరామ తాపని ఉపనిషత్తు యొక్క అర్థము భక్తులకు ధ్యేయమూర్తి ధ్యాన లక్ష్యము. వికలేవర కైవల్యం. శ్రీరామ బ్రహ్మ మేఘతః మూర్తిరహితము నిరవయవము కైవల్యము అయిన శ్రీరామ బ్రహ్మమే నాకు గతి. రామోత్తరతాపినిపనిషత్. ఓం బృహస్పతిర్వాచ యాజ్ఞవల్క్యం. యదను కురుక్షేత్రం దేవానాం దేవేజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనమవిముక్తం వై కురుక్షేత్రం దేవానాం దేవేజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం. తస్మాద్యత్ర క్వచన గచ్చతి తదేవ మన్యతేతిదం వై కురుక్షేత్రం దేవానాం దేవేజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం. అత్ర హి జంతోః ప్రాణేషు క్రమమాణేషు రుద్రస్తారకం బ్రహ్మ వ్యాచస్టే యేనా సవమూతి భూత్వా మోక్షీ భవతి తస్మాదవిముక్తమేవ నిషేవేత అవిముక్తం న విముంచేత్. ఏవమేవైతద్యాజ్ఞవల్క్య. ఒకటి. ఒకటి. అవిముక్తమే కురుక్షేత్రము, సకల దేవతలకు నిలయము, మోక్షస్థానము. ఓం బృహస్పతయః ఉవాచ యాజ్ఞవల్క్యం. ఓం బృహస్పతి యాజ్ఞవల్క్య మహర్షిని ఈ విధముగా అడిగెను, యత్ అను కురుక్షేత్రం దేవానాం దేవయజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం. ఏది కురుక్షేత్రము వంటిది దేవతలకు దేవయజ్ఞములకు నిలయము, సమస్త రాణులకు బ్రహ్మసదనము, మోక్షస్థానము వంటిది. యాజ్ఞవల్క్య ఉవాచ. అయ్యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను, అవిముక్తం వై కురుక్షేత్రం దేవానాం దేవయజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం. అవిముక్తమే కురుక్షేత్రము దేవతలకు దేవయజ్ఞములకు నిలయము, సర్వభూతములకు బ్రహ్మసదనము. నోట్. అవిముక్తము అనగా వదలబడినది. కాశీక్షేత్రమును కూడా అవిముక్త స్థానము అందురు. అయితే ఇక్కడ అవిముక్తము అనునది ఒక భౌతికమైన ప్రదేశమును ఉద్దేశించుటలేదు. అవిముక్త స్థాన వర్ణన ముందు తెలుపబడినది. తస్మాత్ యత్ర క్వచ స గచ్చతి తత్ ఏవ మన్యేత ఇతి. కనుక ఎవరు ఎక్కడికి వెళ్లినా అదే అవిముక్తమునే గణనీయముగా తలచెదరు. ఇదం వై కురుక్షేత్రం దేవానాం దేవయజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం. దేవతలకు దైవయజ్ఞములకు సర్వభూతములకు బ్రహ్మస్థానం ఇదే కురుక్షేత్రము. అత్ర హి జంతోః ప్రాణేషు ఉత్క్రమమాణేషు రుద్రః తారకం బ్రహ్మ వ్యాచస్తే. అక్కడే జీవులకు ప్రాణముల ఊర్ధ్వ ప్రయాణమునందు రుద్రుడు తారక బ్రహ్మ మంత్రము చెప్పును. ఏన ఆసావ అమూతి భూత్వా మోక్షీ భవతి దాని సోమరస ఆస్వాదనచే అమూర్తులు అయి మోక్షము పొందుదురు. తస్మాత్ అవిముక్తం ఏవ నిషేవ ఏత కావున అవిముక్తమునే నిరంతరము సేవించవలెను. అవిముక్తం న విముంచేత్ అవిముక్తమును ఎప్పుడూ త్యజించకూడదు. ఏవం ఏవ ఏతత్ యాజ్ఞవల్క్యః ఆ విధముగా యాజ్ఞవల్క్యుడు చెప్పెను. అథహైనం భారద్వాజః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం కీం తారకం కీం తారేతీతి. స హోవాచ యాజ్ఞవల్క్యస్తారకం దీర్ఘానలం బిందుపూర్వకం దీర్ఘానలం పునర్మాయం నమశ్చంద్రాయ నమో భద్రాయ నమ ఇత్యేతద్బ్రహ్మాత్మిక సచ్చిదానందాఖ్య ఇత్యుపాసితవ్యం. అకారః ప్రథమాక్షరో భవతి, ఉకారో ద్వితీయాక్షరో భవతి, మకారస్తృతీయాక్షరో భవతి, అర్ధమాత్రశ్చతుర్థాక్షరో భవతి, బిందుః పంచమాక్షరో భవతి, నాదః షష్ఠాక్షరో భవతి, తారకత్వాత్తారకో భవతి, తదేవ తారకం బ్రహ్మత్వం విద్ధి, తదేవోపాసితవ్యమితి జ్ఞేయం. గర్భజన్మజరామరణ సంసారం హద్భయాత్ సంతారేతీతి తస్మాదుచ్యతే షడక్షరం తారకమితి. యా ఏతత్తారకం బ్రహ్మ బ్రాహ్మణో నిత్యమధీతే స పాప్మానం తరతి, స మృత్యుం తరతి, స బ్రహ్మహత్యాం తరతి, స భ్రూణహత్యాం తరతి, స సంసారం తరతి, స సర్వం తరతి, సోవిముక్తమాశ్రితో భవతి, స మహాన్ భవతి, సోముతత్వం చ గచ్చతి. రెండు అత్రైతే శ్లోకా భవంతి. రెండు రామమంత్రమే తారక మంత్రము. అహహ ఏనం భారద్వాజ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం. పిమ్మట భారద్వాజుడు యాజ్ఞవల్క్యని పరిప్రశ్నించెను, కిం తారకం కిం తారేతి ఇతి, ఏది తారకము ఏది తరింపచేనది. సహ ఉవాచ యాజ్ఞవల్క్యః, అతనితో యాజ్ఞవల్క్యుడు ఈ విధముగా చెప్పెను, తారకం దీర్ఘ అనలం బిందుపూర్వకం తారకము అననది ఏది అనగా, దీర్ఘముతో కూడిన అగ్ని బీజాక్షరము మయ్యు బిందువుతో సంయోగమై అనగా రామ్. దీర్ఘ అనలం పునః మాయ నమః చంద్రాయ నమో భద్రాయ నమ ఇతి దీర్ఘముతో ఆకారముతో అగ్ని బీజాక్షరము మరియు పునః మాయ రూపమైన నమః సహితమైనది అనగా రామ్ రామాయ నమః అనునది షడక్షర తారక మంత్రము. దానితోపాటు రామచంద్రాయ నమః రామభద్రాయ నమః అనునవి సప్తాక్షర తారక మంత్రములు. ఏతత్ బ్రహ్మాత్మికాః సచ్చిత్ ఆనంద ఆఖ్య ఇతి ఉపాసితవ్యం. ఇవి బ్రహ్మాత్మికములు, సచ్చిత్ ఆనంద స్వరూపముగా చెప్పబడినవి అని ఉపాసించవలెను. అహం బ్రహ్మాస్మి, ఓం తత్సత్, త్వం ఏవ అహం మంత్రములతో సమానము. అకారః ప్రథమ అక్షరో భవతి, అకారము మొదటి అక్షరము అయినది. ఉకారో ద్వితీయ అక్షరో భవతి, ఉకారము రెండవ అక్షరము అయినది. మకారః తృతీయ అక్షరో భవతి, మకారము మూడవ అక్షరము అయినది. అర్ధమాత్రం చతుర్థ అక్షరో భవతి, అర్ధమాత్ర నాలుగవ అక్షరము అయినది. బిందుః పంచమ అక్షరో భవతి, బిందువు పంచమ అక్షరము అయినది. నాదః షష్ఠ అక్షరో భవతి, నాదము ఆరవ అక్షరము అయినది. తారకత్వాత్ తారకో భవతి, తత్ ఏవ తారకం బ్రహ్మత్వం. విద్ధి తరింపచేయునది అగుటచే తారకము అయినది, ఆ తారకమే బ్రహ్మత్వము అనుభవింపచేయును. తత్ ఏవ ఉపాసితవ్యం ఇతి జ్ఞేయం, అదే ఉపాసించదగనది తెలియతగనది అని. గర్భ జన్మ జరా మరణ సంసార మహద్భయాత్ సంతారేతి ఇతి, తల్లి గర్భములో పడుట వలన, జన్మించుట వలన, ముసలితనము వలన, మృత్యువు వలన, సంసారము వలన కలుగు మహత్తరమైన భయముల నుండి బాగుగా తరింపచేయును అని. తస్మాత్ ఉచ్యతే షడక్షరం తారకం ఇతి, దాని వలన ఇది రామ్ రామాయ నమః షడక్షర తారక మంత్రము అని చెప్పబడెను. య ఏతత్ తారకం బ్రహ్మ బ్రాహ్మణో నిత్యం అధితే, అటువంటి ఈ తారక బ్రహ్మ మంత్రమును ఏ బ్రాహ్మణుడు అనగా బ్రహ్మము తెలియగోవాడు నిత్యము ధారణ చేయునో, స పాప్మానం తరతి, స మృత్యుం తరతి, స బ్రహ్మహత్యాం తరతి, అతడు పాపముల నుండి తరించును, అతడు మృత్యువు నుండి తరించును, అతడు బ్రహ్మహత్యా దోషము నుండి తరించును. స భ్రూణహత్యాం తరతి, స వీరహత్యాం తరతి, స సర్వహత్యాం తరతి, అతడు విద్వాంసుడైన బ్రాహ్మణుని హత్య చేసిన పాపము నుండి తరించును. శిశు మయ్యుపిండ హత్యాదోషము నుండి తరించును, సర్వహత్యా పాపము నుండి తరింపచేయును. స సంసారం తరతి, స సర్వం తరతి, అతడు సంసారమును దాటవేయును, అతడు సర్వమును తరించును. సో అవిముక్తం ఆశ్రితో భవతి, స మహాన్ భవతి, అతడు అవిముక్తమును కాశీక్షేత్రమును ఆశ్రయించువాడగును, అతడు మహాత్ముడు అగును. సో అమూతత్వం చ గచ్చతి, అతడు అమూతత్వము పొందును. అత్ర ఏతే శ్లోకా భవంతి, ఇక్కడ దానికి సంబంధించిన శ్లోకములు ఉన్నవి. అకారక్షర సంభూత సౌమిత్రిర్విశ్వభావన, ఉకారాక్షర సంభూత శత్రుఘ్నస్తయజసాత్మక ఒకటి, ప్రాజ్ఞాత్మకస్తు భారతో మకారాక్షర సంభవ, అర్ధమాత్రాత్మకో రామో బ్రహ్మానందేక విగ్రహ. రెండు శ్రీరామ సామిధ్యవస జగదాధారకారిణి ఉత్పత్తిస్థితి సంహారకారిణి సర్వదేహినాం. మూడు సా సీతా భవతి జ్ఞేయా మూల ప్రకృతి సంజ్ఞిత ప్రణ్వత్వాత్ ప్రకృతిరితి వదంతి బ్రహ్మవాదనః. నాలుగు ఇతి మూడు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క తత్వము. అకార అక్షర సంభూత సౌమిత్ర్యః విశ్వభావన, అకార అక్షర సంభూతుడు సౌమిత్రి లక్ష్మణుడు, అతడే జాగృత్ అవస్థ అభిమాని అయిన విశ్వభావనుడు. విశ్వుడు జాగృత్ అవస్థలో నేను అనుభవమగు జగత్తు భేద అభిమానము కలిగిన చైతన్యాత్మకు విశ్వుడు అని నామము. ఉకార అక్షర సంభూత శత్రుఘ్న తైజసాత్మక, ఉకార అక్షర సంభూతుడు శత్రుఘ్నుడు, అతడే స్వప్న అవస్థ అభిమాని అయిన తైజసాత్మకుడు. తైజసుడు స్వప్న అవస్థలో నేను అనుభవముగు స్వప్నము భేద అభిమానము కలిగిన చైతన్యాత్మకు తైజసుడు అని అంటారు. ప్రాజ్ఞాత్మకస్తు భారతౌ మకార అక్షర సంభవః మకార అక్షర సంభవుడు భారతుడు, అతడే సుషుప్త అవస్థ అభిమానియైన ప్రాజ్ఞాత్మకుడు. ప్రాజ్ఞుడు సుషుప్త అవస్థలో అభిమానము కలిగిన చైతన్యాత్మకు ప్రాజ్ఞుడు అని అంటారు. అర్ధమాత్రాత్మకో రామో బ్రహ్మానంద ఏక విగ్రహ. అర్ధమాత్రాత్మకుడైన రాముడు బ్రహ్మానంద ఏక విగ్రహుడు అనగా మూడు అవస్థలలో ఏకమై ఉన్న తురీయ చైతన్యాత్మయే రాముడు. శ్రీరామ సాన్నిధ్య వశాత్ జగత్ ఆధారకారిణి సాక్షి అయిన శ్రీరామ సాన్నిధ్య వశములో జగత్తుకు ఆధారకారిణి, ఉత్పత్తి స్థితి సంహారకారిణి, సర్వదేహినాం సర్వదేహధారుల ఉత్పత్తి స్థితి సంహారకారిణి అయిన సా సీతా భవతి జ్ఞేయ మూల ప్రకృతి సంజ్ఞిక. ఆ సీత జ్ఞేయ తెలియబడినదంతా రూపముగా మూల ప్రకృతికి సంజ్ఞగా రాముని సమక్షములో ఉన్నది. ప్రణవత్వాత్ ప్రకృతః ఇతి వదంతి బ్రహ్మవాదనః ఇతి అప్రకటితమగు ప్రణవత్వమునకు ప్రకటితమగు ప్రకృతి సీత అని బ్రహ్మవాదులు చెప్పెదరు. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవ్యం భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రికాలతీతం తదప్యోంకార ఏవ సర్వం హేతద్బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ. చతుష్పా జాగరితస్థానో బహ్యః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః స్థూలభుగ్వైస్వానర ప్రథమః పాదః స్వప్నస్థానోంతప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖః ప్రవివిక్తభుక్తైజసో ద్వితీయః పాదః యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం. సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘనైవానందమయో హ్యానందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః. నాలుగు అవస్థాత్రయ అతీతుడు రాముడు. ఓం ఇతియేతత్ అక్షరం ఇదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం. ఓం అనునది అక్షరము, నాశరహితము, అవ్యయము, సర్వం కూడా దానికి ఉపవ్యాఖ్యానము. భూతం భవ్యం భవిష్యత్ ఇతి సర్వం ఓంకార ఏవ భూతము వర్తమానము భవిష్యత్తు సర్వము ఓంకారమే. యచ్చ అన్యత్ త్రికాల అతీతం తత్ అపి ఓంకార ఏవ ఏది త్రికాలములకు అన్యము అతీతమో అది కూడా ఓంకారమే. సర్వం హి ఏతద్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మసో సహ అయం ఆత్మా సర్వము ఈ ఓంకార సూచిక బ్రహ్మమే. ఇదే ఆత్మ ఆ బ్రహ్మమే ఈ జీవుని ఆత్మ. చతుష్పాద్ జాగరిత స్థానో బహేహ ప్రజ్ఞః నాలుగు పాదములు కలిగి జాగ్రత్ స్థానము కలిగి బహిర్ముఖ ప్రజ్ఞ కలవాడు ప్రజ్ఞావాన్ బ్రహ్మ. సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్థూల భూక్ వైశ్వానరః ప్రథమః పాదః ఏడు ఏడు అంగములు పంతొమ్మిది పంతొమ్మిది ముఖములు కలిగి స్థూల విషయములు అనుభవించు వైశ్వానరుడు ప్రథమ పాదము. సప్త ఏడు అంగాహ ఒకటి ద్విలోకము శిరస్సు రెండు సూర్యుడు నేత్రములు మూడు వాయువు ప్రాణము నాలుగు ఆకాశము దేహమధ్య భాగము ఐదు జలము మూత్రస్థానము ఆరు భూమి పాదములు ఏడు అగ్ని నోరు. ఏకోనవింశతి పంతొమ్మిది ముఖాహ ఐదు జ్ఞానేంద్రియములు ఒకటి చెవులు వినికిడి రెండు కన్నులు చూపు మూడు చర్మము స్పర్శ నాలుగు ముక్కు వాసన ఐదు నోరు విరసము ఐదు కర్మేంద్రియములు ఆరు వాక్కు ఏడు చేతులు ఎనిమిది పాదములు తొమ్మిది పాయువు మల విసర్జనం పది ఉపస్థ మూత్ర విసర్జనం పంచ ప్రాణములు పదకొండు ప్రాణ పన్నెండు అపాన పదమూడు వ్యాన పద్నాలుగు ఉదాన పదిహేను సమాన అంతరంగ చతుష్టయము పదహారు మనస్సు పదిహేడు బుద్ధి పద్దెనిమిది చిత్తము పంతొమ్మిది అహంకారము. స్వప్న అవస్థానో అంతః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్వప్న అవస్థలో అంతర ప్రజ్ఞ కలిగి ఏడు ఏడు అంగములు పంతొమ్మిది పంతొమ్మిది ముఖములు కలవాడు ప్రవివిక్త భుక్ తైజసో ద్వితీయః పాదః. స్వప్నములో బాహ్యకర్మ ఇంద్రియములు లేకుండా కేవలము అంతర ఇంద్రియమైన మనస్సుతో ఏకాంతములో విషయములు అనుభవించు తైజసుడు ద్వితీయ పాదము. యత్ర సుప్తో న కంచన కామం కామేతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. ఎక్కడ సుప్తస్థితిలో ఏ కొంచెమైనా కామము కోరుకొనడో ఏ కొంచెము స్వప్నము చూడడో అది సుషుప్తి, గాఢ నిద్రతో పోల్చదగనది. సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హి ఆనందభూక్ చేతోముఖః ప్రాజ్ఞః తృతీయః పాదః. సుషుప్తస్థానము ఏకీభూతుడై ఒక్కడే ఉన్నవాడు ప్రజ్ఞానఘనుడే అయి ఆనందమయుడు అయి స్వానందము అనుభవించువాడు చేతోముఖుడు తెలివి రూపమున ఉన్నవాడు ప్రాజ్ఞుడు అని పిలువబడువాడు తృతీయ పాదము. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయో హి భూతాన నాంతః ప్రజ్ఞం న బహ్యః ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం నాప్రజ్ఞం న ప్రజ్ఞానఘనమదృశ్య మవ్యవహార్యమగ్రాహ్యమలక్షణమచింత్యమవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యేసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః సదోజ్వలో విద్యాతత్కార్యహీన స్వాత్మబంధహరః సర్వదా ద్వైతరహిత ఆనందరూపః సర్వాధిష్టాన సన్మాత్రో నిరస్తా విద్యాతమోమోహమేవేతి సంభావ్యాహమోంత సద్యత్పరం బ్రహ్మ రామచంద్రశ్చిదాత్మక సోహమోంతద్రామభద్రపరం జ్యోతిరసోహమోమీత్యా మానమాదాయ మనసా బ్రహ్మణికి కుర్యాత్ సదా రామోహమస్మీతి తత్వతః ప్రవదంతి యే నతే సంసారినో నూనం రామ ఏవ న సంశేహ ఇత్యుపనిషత్ యా ఏవం వేద సముక్తో భవతీతి యాజ్ఞవల్క్యః ఐదు ఆ రామ పరబ్రహ్మమునేనే ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామి ఏష యూన్యః సర్వస్య ప్రభవ అపి అయో హి భూతానాం జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలలో ఏకముగా ప్రకటితమైన అతడే సర్వేశ్వరుడు, అతడే సర్వజ్ఞుడు, అతడే అంతర్యామి, అతడే సర్వమునకు యోని, అతడే అన్ని భూతములకు ఉత్పత్తి మరియు లయ కారణము. నా అంతః ప్రజ్ఞం, నా బహేః ప్రజ్ఞం, నా ఉభయతః ప్రజ్ఞం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం అతడు. ఆ బ్రహ్మము అంతరప్రజ్ఞ కాదు, బాహ్య ప్రజ్ఞ కాదు, రెండు కలిసిన ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞ అప్రజ్ఞ కూడా కాదు, ప్రజ్ఞానఘనము కాదు. అదృశ్యం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం, అదృశ్యము, అవ్యవహార్యము, వ్యవహార అతీతము, అగ్రాహ్యము, అలక్షణము, అచింత్యము, అవ్యపదేశ్యము, అన్డిఫైనబుల్, ఏకాత్మ ప్రత్యయసారము, బేసిస్ ఫోర్ వన్నేస్, ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. ప్రపంచ ఉపశమ స్థానము శాంతము శివము అద్వైతము చతుర్థము తురీయము అని బ్రహ్మవేత్తలచే భావించబడున్నది. స ఆత్మా స విజ్ఞేయః సదా ఉజ్వలో అవిద్యాతత్కార్యహీనః అదే ఆత్మ, అదే విజ్ఞేయము, బాగుగా తెలుసుకోదగనది, సదా ఉజ్వలము, అది అవిద్యాకార్యము లేనిది. జగత్కార్యమునకు కారణమైన అవిద్యకు కూడా మునుముందే అకారణమై ఉన్నది. స్వాత్మబంధహరః సర్వదా ద్వైతరహిత ఆనందరూపః సర్వాధిష్టాన సన్మాత్రో నిరస్త అవిద్యా తమోమోహో. సర్వులకు స్వాత్మ, దానిని తెలుసుకుని తలుచుకొనుటచే బంధమును హరింపచేయునది. సర్వదా ద్వైతరహిత ఆనందరూపము, సర్వాధిష్టానము, సన్మాత్రము, కేవల సత్తా స్వరూపము, ఆత్మ యొక్క జ్ఞానము అవిద్యను, తమస్సును, మోహమును నశింపచేయునది. అహం ఏవ ఇతి సంభావ్య అహం అంతః అది ఆ రామ పరబ్రహ్మము నేనే అని సంభావించవలెను. నేనే సర్వులకు అంతరమును. సత్యత్ పరం బ్రహ్మ రామచంద్రః చిదాత్మకః సో అహం ఏది సత్ పరబ్రహ్మ రామచంద్రుడు చిదాత్మకమో అదే నేను. అంతః రామభద్ర పరంజ్యోతి రసో అహం అంతరాత్మ రామభద్రుడు పరంజ్యోతి రసస్వరూపము నేనే. ఓం ఇతి ఆత్మానం ఆదాయ మనసా బ్రహ్మణ ఏకీకుర్యాత్ ఓం అని చిత్తములో స్మరిస్తూ మనస్సును మననమును బ్రహ్మమునందు ఏకము చేయవలెను. సదా రామో అహం అస్మి ఇతి తత్వతః ప్రవదంతియే సదా రాముడను సర్వులలో రమ్మించువాడను నేనే అను సత్యమును చక్కగా ప్రకటించును. నతే సంసారినో నూనం రామ ఏవన సంశయ ఇతి ఉపనిషత్. అప్పుడు అతడు సంసారికాడు, అతడు నిస్సంశయముగా రాముడే అని ఉపనిషత్ నిర్ధారిస్తున్నది. య ఏవం వేద స ముక్తో భవతి ఇతి యాజ్ఞవల్క్యః ఇది ఎవడు తెలుసుకొనునో వాడు ముక్తుడు అగును అని యాజ్ఞవల్క్యుడు బోధించెను. అథ హైనమత్ర్యః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం య ఏషోనంతో వ్యక్తపరిపూర్ణానందేకచిదాత్మ తం కథమహం విజానీయామితి. సహోవాచ యాజ్ఞవల్క్యః సోవిముక్త ఉపాస్యోయం ఏషోనంతో వ్యక్త ఆత్మా సోవిముక్తే ప్రతిష్ఠిత ఇతి. సోవిముక్తః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి వరణాయాం నాస్యాం చ మధ్యే ప్రతిష్ఠిత ఇతి కా వై వరణ కా చ నాసీతి. జన్మాంతర కృతాన్ సర్వ దోషన్వారేతీతి తేన వరణా భవతీతి సర్వానింద్రియ కృతాన్ పాపాన్ నాశేతీతి తేన నాసీ భవతీతి కథమచ్చాస్య స్థానం భవతీతి భ్రువోర్ఘ్రాణస్య చ యః సంధ్యః స ఏష ద్యౌర్లోకస్య పరస్య చ సంధిర్భవతీతి ఏతద్వై సంధిం సంధ్యాం బ్రహ్మవిద ఉపాసత ఇతి సోవిముక్త ఉపాస్య ఇతి. సోవిముక్తం జ్ఞానమా చష్టేయో వా ఏతదేవం వేద. ఆరు అవిముక్త స్థానము అథహ ఏనం అత్ర్యహ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం తరువాత అత్రి ముని యాజ్ఞవల్క్య మహర్షిని ఈ విధముగా అడిగెను. యయేషో అనంతో అవ్యక్త పరిపూర్ణ ఆనంద ఏక చిదాత్మాతం కథం అహం విజానీయం ఇతి. అటువంటి అనంత అవ్యక్త పరిపూర్ణ ఆనంద ఏక చిదాత్మను నేను ఏ విధముగా తెలుసుకునవలేను? సహ ఉవాచ యాజ్ఞవల్క్యః అతనితో యాజ్ఞవల్క్యుడు ఈ విధముగా చెప్పెను. సో అవిముక్త ఉపాస్యో అయం అతడు అది తెలుసుకొనబోవువాడు ఈ అవిముక్తమును ఉపాసించవలెను. య ఏషో అనంతో అవ్యక్త ఆత్మాసో అవిముక్తే ప్రతిష్ఠిత ఇది. ఇది అనంత అవ్యక్త ఆత్మయో అది అవిముక్తమునందే ప్రతిష్ఠితమై ఉన్నది. సో అవిముక్త కస్మిన్ ప్రతిష్ఠిత ఇది. ఆ అవిముక్త స్థానము ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది? వర్ణయం నాస్యాం చ మధ్యే ప్రతిష్ఠిత ఇది. యాజ్ఞవల్క్యుడు అవిముక్తము వర్ణమయ్యూ నాసి మధ్యన ప్రతిష్ఠితమై ఉన్నది. కావై వర్ణ కాచ నాసి ఇది. అత్రి ఏది వర్ణ ఏది నాసి? జన్మాంతర కూతాన్ సర్వాన్ దోషాన్ వారేతి ఇతి తేన వర్ణ భవతి ఇతి. యాజ్ఞవల్క్యుడు జన్మ జన్మలలో చేసిన సర్వదోషములను వారింపచేయనది కావున అది వర్ణ అయినది. సర్వాన్ ఇంద్రియ కూతాన్ పాపాన్ నాసేతి ఇతి తేన నాసి భవతి ఇతి. ఇంద్రియముల చేత చేసిన సర్వ పాపములను నశింపచేయనది కావున అది నాసి అయినది. కతమః చ అస్య స్థానం భవతి ఇతి. అత్రి వానిలో దీని అవిముక్తము యొక్క స్థానము ఎక్కడ ఉన్నది? భ్రువోహ ఘ్రాణస్య చయః సందేహ సహ ఏషద్యోహ లోకస్య పరస్య చ సందేహ భవతి ఇతి. యాజ్ఞవల్యుడు భ్రూమధ్యము నాసికము యొక్క సంధి దాని అవిముక్త స్థానము. అది ద్యులోకము మయ్యు పరలోకమునకు సంధి స్థానమై ఉన్నది. ఏతద్వై సంధిం సంధ్యాం బ్రహ్మవిద ఉపాసిత ఇతి. ఈ రెండిటి సంధిని సంధ్యాదేవతగా బ్రహ్మవిదులు ఉపాసించెదరు. సో అవిముక్త ఉపాస్య ఇతి. అతడు ఆ విముక్తమును ఉపాసించవలెను. సో అవిముక్తం జ్ఞానం ఆచస్తే అతడు ఆ విముక్త ఉపాసనచే బ్రహ్మజ్ఞానము పొందును. యో వా ఏతత్ ఏవం వేద ఈ విధముగా తెలుసుకొనవలెను. అట్లు తెలుసుకొనుటయే ఆత్మజ్ఞానము. అథ తం ప్రత్యువాచ శ్రీరామస్య మనం కాశ్యాం జజాప వృషభధ్వజ మన్మంతర్సహ శ్రేస్తు జపహోమార్చనాదిభి ఒకటి తతః ప్రసన్నో భగవాన్ శ్రీరామః ప్రాహ శంకరం వృణిస్వ యదభీష్టం తద్దాస్యామి పరమేశ్వర రెండు ఇతి. అథ సచ్చిదానందాత్మానం శ్రీరామమీశ్వరః పప్రచ్ఛ మణికర్ణ్యాం మమ క్షేత్రే గంగాయాం వా తటే పునః మ్రియేత దేహి తజ్జంతోర్ముక్తిర్నాతో వరాంతరం మూడు ఇతి. అథ సహోవాచ శ్రీరామః క్షేత్రేస్మిన్స్తవ దేవేశ యత్ర కుత్రాపి వా మూతాః కుమకీటాదయోప్యాసు ముక్తాః సంతు నచాన్యథా. నాలుగు అవిముక్తే తవ క్షేత్రే సర్వేషాం ముక్తిసిద్ధయే అహం సన్నిహితస్తత్ర పాషాణప్రతిమాదిషు. ఐదు క్షేత్రేస్మిన్యోచ్చేయద్భక్త్యా మంత్రేణానేన మాం శివ బ్రహ్మహత్యాది పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆరు త్వత్తో వా బ్రహ్మణో వాపి ఏ లభంతే షడక్షరం జీవంతో మంత్రసిద్ధాః స్యుర్ముక్తా మాం ప్రాప్నువంతి తే. ఏడు ముముషోర్దక్షిణే కర్ణే యస్య కస్యాపి వా స్వయం ఉపదేక్ష్యసి మన్మంత్రం సముక్తో భవితా శివ. ఎనిమిది ఇతి శ్రీరామచంద్రేణోక్తం. ఏడు శ్రీరామ పరబ్రహ్మము శివునికి ఇచ్చిన వరము. అథ తం ప్రతి ఉవాచ. అప్పుడు యాజ్ఞవల్క్యుడు తిరిగి చెప్పెను శ్రీరామస్య మనం కాశ్యాం జజాప వృషభధ్వజః. కాశీలో వృషభధ్వజుడు శంకరుడు శ్రీరాముని జపించెను. నోట్: ఇక్కడ అవిముక్తము అనునది భౌతికమైన కాశీ వారణాసి క్షేత్రమును సూచించబడినది. మన్వంతర సహస్రేస్తు జపహోమ అర్చనాదిభ్యః వేలాది మన్వంతరములు జపహోమ అర్చనాదులు చేసెను. తతః ప్రసన్నో భగవాన్ శ్రీరామః ప్రాహ శంకరం. అందుకు ప్రసన్నుడైన శ్రీరామ భగవానుడు శంకరునితో ఇట్లు చెప్పెను వృణిష్వ యత్ అభీష్టం తత్ దాస్యామి పరమేశ్వర ఇతి. నీ అభీష్టమును కోరుకొనుము దానిని ఇచ్చెదను పరమేశ్వర. అథ సచ్చిత్ ఆనంద ఆత్మానం శ్రీరామం ఈశ్వరః పప్రచ్ఛ. అప్పుడు సచ్చిత్ ఆనంద ఆత్మకుడైన శ్రీరాముని ఈశ్వరుడు ఇట్లు వినయముగా అడిగెను మణికర్ణ్యాం మమ క్షేత్రే గంగాయాం వా తటే పునః మణికర్ణిక ఎందుకాని నా క్షేత్రమందుకాని గంగా తటాక ఒడ్డున ఎందుకాని మ్రేతే దేహీం తజ్జంతోహ ముక్తిన్నాతో వరాంతరం ఇతి దేహత్యాగము చేసిన జీవులకు నీవు ముక్తిని ఇమ్ము, మరే ఇతర వరము వద్దు. అథ సహ ఉవాచ శ్రీరామః. అప్పుడు ఈశ్వరునితో శ్రీరాముడు ఇట్లు చెప్పెను, క్షేత్రే అస్మిన్ తవ దేవ ఈశ, యత్ర కుత్ర అపి వా మూతాః క్రిమి కీటాదయో అపి అసు ముక్తాః సంతు నచ అన్యథా దేవతలకు ఈశుడా. నీ ఈ క్షేత్రమునందు ఎక్కడైనా క్రిమి కీటకాదులు సైతం మరణించినచో వెంటనే మోక్షము పొందును, దీనికి తిరుగులేదు. అవిముక్తే తవ క్షేత్రే సర్వేషాం ముక్తి సిద్ధయే అహం సన్నిహితః తత్ర పాషాణ ప్రతిమాదిషు. నీ అవిముక్త క్షేత్రమునందు సర్వులకు ముక్తిని సిద్ధింపచేయుటకు నేను అక్కడ పాషాణ ప్రతిమాదులందు సన్నిహితుడనే ఉండెదను. క్షేత్రే అస్మిన్ యో అర్చేయేత్ భక్త్యా మంత్రేణ అనేన మాం శివ. శివ, ఈ క్షేత్రమునందు ఎవరు రామ షడక్షర సప్తాక్షర మంత్రముతో భక్తితో నన్ను ధ్యానించెదరో బ్రహ్మహత్యాది పాపేభ్యో మోక్షయిష్యామి, మా శుచః బ్రహ్మహత్య మొదలగు పాపముల నుండి మోక్షము కలిగించెదను శోకించరు. త్వత్తో వా బ్రహ్మణో వా అపీయే లభంతే షడక్షరం నీ నుండి కాని బ్రహ్మ నుండి కానికూడా ఎవరికీ షడక్షర మంత్రము లభించును. జీవంతో మంత్రసిద్ధాః స్యుః ముక్తా మాం ప్రాప్నువంతితే వారు జీవించి ఉండగా మంత్రసిద్ధిని పొందుదురు, మరణము తరువాత నన్ను పొందుదురు. ముముషోహ దక్షిణే కర్ణే యస్య కస్య అపి వా స్వయం చనిపోవుచున్నవారి కుడి చెవిలో ఎవరికైనా నీవు స్వయంగా ఉపదేశేసి మత్మంత్రం సముక్తో భవితా శివన రామ మంత్రమును ఉపదేశించినచోవారు ముక్తులు అగును ఓ శివ. ఇతి శ్రీరామచంద్రేణ ఉక్తమాని ఈ విధముగా శ్రీరామచంద్రునిచే చెప్పబడెను. అథ హైనం భారద్వాజో యాజ్ఞవల్క్యమువాచాథ కైర్మంత్రేహ స్తుతః శ్రీరామచంద్రః ప్రీతో భవతి స్వాత్మానం దశేతి తాన్నో బ్రూహి భగవన్నితి. సహోవాచ యాజ్ఞవల్క్యః అపూర్వం సత్యలోకే శ్రీరామచంద్రేణేవం శిక్షితో బ్రహ్మ పునరితయా గాథయా నమస్కరోతి విశ్వరూపధరం విష్ణుం నారాయణమనామయం పూర్ణానందేక విజ్ఞానం పరం బ్రహ్మస్వరూపిణం మనసా సంస్మరన్ బ్రహ్మ తుష్టావ పరమేశ్వరం. ఓం యో హ వై శ్రీరామచంద్రః స భగవానద్వైతపరమానంద ఆత్మా యత్పరం బ్రహ్మ భూర్భువః సువస్తస్మై వై నమో నమః. ఒకటి, యథా ప్రథమమంత్రోక్తావాద్యంతౌ తథా సర్వమంత్రేషు జ్ఞాతవ్యౌ యశ్చ ఖండేకరసాత్మా. రెండు, యచ్చ బ్రహ్మానందామృతం. మూడు, యత్తారకం బ్రహ్మ. నాలుగు, యో బ్రహ్మ విష్ణుర్మహేశ్వరో యః సర్వదేవాత్మాత్. ఐదు, యే సర్వే వేదాః సాంగాః ససఖాః సేతిహాస పురాణాః. ఆరు, యో జీవాంతరాత్మా. ఏడు, యః సర్వభూతాంతరాత్మా. ఎనిమిది, యే దేవాసురమనుష్యాదిభావ. తొమ్మిది, యే మత్స్యకూర్మాద్యవతారాః. పది, యోంతకరం చతుష్టయాత్మా. పదకొండు, యశ్చ ప్రాణః. పన్నెండు, యశ్చ యమః. పదమూడు, యశ్చాంతకః. పద్నాలుగు, యశ్చ మృత్యః. పదిహేను, యచ్చామృతం. పదహారు, యాని చ పంచమహాభూతాని. పదిహేడు, యః స్థావరజంగమాత్మా. పద్దెనిమిది, యే పంచాగ్నేయః. పంతొమ్మిది, యాః సప్తా మహావ్యాహృతయః. ఇరవై, యా విద్య. ఇరవై ఒక్క, యా సరస్వతి. ఇరవై రెండు, యా లక్ష్మీయః. ఇరవై మూడు, యా గౌరీ. ఇరవై నాలుగు, యా జానకి. ఇరవై ఐదు, యచ్చ త్రైలోక్యం. ఇరవై ఆరు, యః సూర్యః. ఇరవై ఏడు, యః సోమః. ఇరవై ఎనిమిది, యాని చ నక్షత్రాణి. ఇరవై తొమ్మిది, యే చ నవగ్రహాః. ముప్పై, యే చాస్తౌ లోకపాలాః. ముప్పై ఒక్క, యే చాస్తౌ వసవః. ముప్పై రెండు, యే చేకాదశ రుద్రాః. ముప్పై మూడు, యే చద్వదిశాదిత్యాః. ముప్పై నాలుగు, యచ్చ భూతం భవ్యం భవిష్యత్. ముప్పై ఐదు, యద్బ్రహ్మాండస్య బహిర్వ్యాప్తం. ముప్పై ఆరు, వ్యో హిరణ్యగర్భః. ముప్పై ఏడు, యా ప్రకృతః. ముప్పై ఎనిమిది, యశ్చోంకారః. ముప్పై తొమ్మిది, యాశ్చిత శ్రోద్ధమాత్ర. నలభే, యః పరమపురుషః. నలభే ఒక్క, యశ్చ మహేశ్వరః. నలభే రెండు, యశ్చ మహాదేవః. నలభే మూడు, యా ఓం నమో భగవతే వాసుదేవాయ. నలభే నాలుగు, యో మహావిష్ణుః. నలభే ఐదు, యః పరమాత్మా. నలభే ఆరు, యో విజ్ఞానాత్మా. నలభే ఏడు, ఓం యో హ వై శ్రీరామచంద్రః స భగవానద్వైతపరమానంద ఆత్మా. యః సచ్చిదానందాద్వైతకచిదాత్మా భూర్భువః సువస్తస్మై వై నమో నమః. ఇతి తాన్ బ్రహ్మ బ్రవీత్. సప్తచత్వారింశన్మంత్రైర్నిత్యం దేవం స్తువధ్వం తతో దేవః ప్రీతో భవతి స్వాత్మానం దర్శేతి తస్మాద్య ఏతైర్మంత్రైర్నిత్యం దేవం స్తౌతి స దేవం పశ్యతి. సోమృతత్వం గచ్చతితి మహోపనిషత్ 5:8. శ్రీరామ పరబ్రహ్మను ప్రీతి చేసుకుని హృదయంలో దర్శించుకొనుటకు మంత్రములు. అథహ ఏనం భారద్వాజో యాజ్ఞవల్క్యం ఉవాచ. అప్పుడు భారద్వాజుడు, భరద్వాజ ఋషి వంశస్థుడు, ఆ యాజ్ఞవల్క్యునితో ఈ విధముగా చెప్పెను. అథ కైహ మంత్రే హస్తుతః శ్రీరామచంద్ర ప్రీతో భవతి స్వాత్మానం దర్శయతి తాన్నో బ్రూహి భగవన్ ఇతి భగవాన్. ఇప్పుడు ఏ మంత్రములచే స్తుతించినచో శ్రీరామచంద్రుడు ప్రీతి చెంది స్వస్వరూప ఆత్మదర్శనం చేయునో దానిని చెప్పుము. సహ ఉవాచ యాజ్ఞవల్క్యః అతనితో, యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను. పూర్వం సత్యలోకే శ్రీరామచంద్రేణ ఏవం శిక్షితో బ్రహ్మ పునః ఏతయా గాథయా నమః కరోతి. పూర్వము సత్యలోకమునందు శ్రీరామచంద్రునిచే ఏ విధముగా శిక్షితుడయ్యనో బోధించబడిన ప్రజాపతి మరలా దానిచేతనే ఈ గాథతో ఇప్పుడు చెప్పబోవు ప్రార్థనతో నమస్కారము చేసెను. విశ్వరూపధరం మహావిష్ణుం నారాయణం అనామయం విశ్వరూపధరుని, విశ్వమే తన రూపముగా ఉన్నవాడిని, మహావిష్ణువుని, నారాయణుని, అనామయుని, వికారము లేనివాడుని, పూర్ణ ఆనంద ఏక విజ్ఞానం పరబ్రహ్మస్వరూపిణం పూర్ణ ఆనంద విజ్ఞానమైన పరబ్రహ్మస్వరూపుడిని, మనసా సంస్మరన్ బ్రహ్మా తుష్టావ పరమేశ్వరం మనసా పరమేశ్వరుడిని, శ్రీరాముని సంస్మరించి సంతుష్టి పొందెను. ఓం యో హ వై శ్రీరామచంద్ర సహ భగవాన్ అద్వైత పరమానంద ఆత్మా యత్ పరం బ్రహ్మ భూర్భువస్సువః తస్మై వై నమో నమః. ఓం, ఎవడు శ్రీరాముడో అతడు భగవంతుడు, అద్వైత పరమానంద ఆత్మస్వరూపుడు. ఏ పరబ్రహ్మ భూహ భూహ భువః మొదలగు లోకములు తానే అయి ఉన్నాడో అతనికి ఆ రామునికి నమస్కారము. యథా ప్రథమ మంత్రో ఉక్తవాది అంతౌ తథా సర్వమంత్రేషు జ్ఞాతవ్యో. క్రింద చెప్పిన ప్రతి మంత్రమునకు ప్రథమమున ఓం యో హ వై శ్రీరామచంద్ర సహ భగవాన్ అనునది మయు తస్మై వై నమో నమః అని చివరన చేర్చి చెప్పుకొనవలెను. యహ చ అఖండ ఏకరసాత్మ, మరియు ఎవడు అఖండ ఏకరసాత్మకుడో, సర్వములోని మూలతత్వసారము అయినవాడో. యహ చ బ్రహ్మానంద అమృతం, మరియు ఎవడు బ్రహ్మానంద అమృత స్వరూపుడో. యత్ తారకం బ్రహ్మ, ఏది తారక బ్రహ్మమో. యో బ్రహ్మ విష్ణుః మహేశ్వరో, ఎవడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయున్నాడో. యహ సర్వదేవాత్మ, ఎవడు సర్వదేవతలకు ఆత్మయో. నోట్ దేవతలు అంటే ధర్మములు, ఫంక్షన్స్ ఓర్ ప్రాపర్టీస్. సృష్టిలోని అన్ని ధర్మములకు ఎవడు ఆత్మయో. ఏ సర్వే వేదస అంగాహ శాఖాహ స ఇతిహాస పురాణాహ, ఎవడు సర్వవేదములు వాటి అంగములు శాఖలు, మరియు ఎవడు ఇతిహాసములు పురాణములు అయున్నాడో. యో జీవ అంతరాత్మ, యహ సర్వభూత అంతరాత్మ, ఎవడు జీవుని అంతరాత్మయో, ఎవడు సర్వభూతముల అంతరాత్మయో. ఏ దేవ అసుర మనుష్యాది భావాహ, ఎవడు దేవతలు అసురులు మనుష్యులు మొదలైన వారి భావములు అయినవాడో. ఏ మత్స్య కూర్మాది అవతారాహ, ఎవడు మత్స్య కూర్మ మొదలైన అవతారములైనవాడో. యో అంతఃకరణ చతుష్టయ ఆత్మ, ఎవడు అంతఃకరణ చతుష్టయ తురియ ఆత్మయో. యహ చ ప్రాణః, యహ చ యమః, యహ చ అంతకః, యహ చ మృత్యః, యహ చ అమృతం. మయ్యు, ఎవడు ప్రాణమో, ఎవడు యముడో, ఎవడు అంతకుడో, ఎవడు మృత్యువో, మయ్యు ఎవడు అమృతమో. యాని పంచమహాభూతాని, యహ స్థావర జంగమ ఆత్మ, ఎవడు పంచమహాభూతములు అయినాడో, ఎవడు స్థావర జంగమములకు ఆత్మయో. ఏ పంచాగ్నేహయాః సప్త మహావ్యాహృతయః, ఎవడు పంచాగ్నులైనవాడో, ఎవడు సప్త మహావ్యాహృతులైనవాడో. యా విద్యాయా సరస్వతీ, యా లక్ష్మీయా, యా గౌరీ, యా జానకీ, ఏది విద్యయో, ఏది సరస్వతియో, ఏది లక్ష్మీయో, ఏది గౌరీయో, ఏది జానకీయో. యహ చ త్రైలోక్యం, యహ సూర్యః, యహ సోమః, ఎవడు త్రిలోకములో, ఎవడు సూర్యుడో, ఎవడు సోముడో. యాని చ నక్షత్రాణి, ఏ చ నవగ్రహాః, ఏవి నక్షత్రములో, ఏవి నవగ్రహములో, అవి తానే అయినవాడో. ఏ చ అష్టౌ లోకపాలకాః, ఏ చ అష్టౌ వసవః, ఎవరు అష్టలోకపాలకులో, ఎవరు అష్టవసువులో. ఏ చ ఏకాదశ రుద్రాః, ఏ చ ద్వాదశ ఆదిత్యాః, ఎవరు ఏకాదశ రుద్రులో, మరియు ఎవరు ద్వాదశ ఆదిత్యులో. యహ చ భూతం భవ్యం భవిష్యత్, ఏది భూతము భవ్యము భవిష్యత్తో. యత్ బ్రహ్మాండస్య బహేహ వ్యాప్తం, ఏది బ్రహ్మాండమునకు బాహ్యమున వ్యాప్తమో. యో హిరణ్యగర్భః, యా ప్రకృతః, యహ చ ఓంకారః, ఎవడు హిరణ్యగర్భుడో, ఎవడు ప్రకృతియో, మరియు ఎవడు ఓంకారమో. యాహ చ తస్రో అర్ధమాత్రాః, యహ పరమపురుషః, ఎవడు ప్రణవములో అర్ధమాత్రారూపుడు, ఎవడు పరమపురుషుడో, యహ చ మహేశ్వరః యహ చ మహాదేవః, ఎవడు మహేశ్వరుడో మహాదేవుడో. య ఓం నమో భగవతే వాసుదేవాయ, యో మహావిష్ణుః, ఎవడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రార్థ స్వరూపుడో, ఎవడు మహావిష్ణువో. యహ పరమాత్మా యో విజ్ఞానాత్మా, ఎవడు పరమాత్మో ఎవడు విజ్ఞానాత్మో. ఓం యో హ వై శ్రీరామచంద్ర స భగవాన్, అతడే ఓంకారుడు భగవంతుడు అయిన శ్రీరామచంద్రుడు. అద్వైత పరమానంద ఆత్మయః సచ్చిత్ ఆనంద అద్వైత ఏక చిదాత్మ. అద్వైత పరమానంద ఆత్మయు సచ్చిత్ ఆనంద అద్వైత ఏక చిదాత్మయు. భూవః భువః సువః తస్మై వై నమో నమః. తితి భూ భువ సువ మొదలగు లోకములన్నీ తానే అయి ఉన్నవానికి నమస్కారము. తాన్ బ్రహ్మ అబ్రవీత్ అష్టచత్వారింశత్ మంత్రయః. నిత్యం దేవం స్తువం బ్రహ్మ చెప్పిన ఈ 48 మంత్రములచే నిత్యము దేవుని స్తుతించినచో తస్య దేవః ప్రీతో భవతి స్వాత్మానం దర్శయతి. దానిచే దైవము శ్రీరాముడు ప్రీతి పొంది స్వాత్మయందు దర్శనమీయును. తస్మాత్ ఆద్య ఏతయః మంత్రయః. నిత్యం దేవం స్తౌతి కావున ఆద్యుడైన దైవమును శ్రీరాముని ఎవడు నిత్యము ఈ మంత్రములతో స్తుతించును. స దేవం పశ్యతి సో అమూతత్వం చ గచ్చతి. అతడు దైవమును శ్రీరాముని దర్శించును మరియు అతడు అమూతత్వము పొందును. ఇతి మహోపనిషత్ అనునది ఈ మహోపనిషత్. అథహైనం భారద్వాజో యాజ్ఞవల్క్యముపసమేత్యోవాచ శ్రీరామమంత్రరాజస్య మహాత్మ్యమనుబ్రూహైతి. సహోవాచ యాజ్ఞవల్క్యః స్వప్రకాశః పరంజ్యోత్యః స్వానుభూత్యేక చిన్మయ. తదేవ రామచంద్రస్య మనోరాధ్యక్షరః స్మృతః 1. అఖండేకరసానందస్తారక బ్రహ్మవాచక. రామయతి సువిజ్ఞేయః సత్యానందచిదాత్మక. 2. నమః పదం సువిజ్ఞేయం పూర్ణానందేక కారణం. సదా నమంతి హృదయే సర్వే దేవా ముముక్షవః. 3. ఇతి 9 శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజము. అథః ఏనం భారద్వాజో యాజ్ఞవల్క్యం ఉపసమేతి ఉవాచ. అప్పుడు ఆ భారద్వాజుడు యాజ్ఞవల్కిని సమీపించి ఇట్లు పలికెను. శ్రీరామ మంత్రరాజస్య మాహాత్మ్యం అనుబ్రూహి. ఇతి శ్రీరామ మంత్రరాజము యొక్క మహత్యము దయచేసి చెప్పుము. సహ ఉవాచ యాజ్ఞవల్క్యః. అతనితో యాజ్ఞవల్క్యుడు ఈ విధంగా చెప్పెను. స్వప్రకాశః పరంజ్యోతిః స్వానుభూతి ఏక చిన్మయః. స్వప్రకాశుడు పరంజ్యోతి స్వరూపుడు, స్వానుభూతి రూపుడు, స్వానుభవముచే మాత్రమే తెలియబడువాడు ఏక చిన్మయుడు. తత్ ఏవ రామచంద్రస్య మనో రా ఆది అక్షరః స్మృతః. తత్ పరబ్రహ్మము అయిన శ్రీరామచంద్రుని యొక్క మంత్రమునకు ప్రథమ అక్షరమే రా స్మృతి. ధర్మశాస్త్రము అఖండ ఏకరస ఆనందః తారక బ్రహ్మవాచకః. రామ్ అఖండ ఏకరస ఆనందము తారక బ్రహ్మవాచకము. రామాయ ఇతి సువిజ్ఞేయః సత్యానంద చిదాత్మకః. రామాయ అనునది సువిజ్ఞేయము సత్యానంద చిదాత్మకము. నమః పదంతు విజ్ఞేయం పూర్ణ ఆనంద ఏక కారణం. నమః అను పదము విజ్ఞేయము పూర్ణ ఆనంద ఏక కారణము. సదా నమంతి హృదయే సర్వే దేవా ముముక్షవః. ఇతి సర్వదేవతలు ముముక్షువులు ఎల్లప్పుడూ వారి హృదయములయందు నమస్కరించుచుందురు. యా ఏవం మంత్రరాజం శ్రీరామచంద్రష్టక్షరం నిత్యమధితే సోగ్నిపూతో భవతి, సవాయుపూతో భవతి, స ఆదిత్యపూతో భవతి, స సోమపూతో భవతి, స బ్రహ్మపూతో భవతి, స విష్ణుపూతో భవతి, స రుద్రపూతో భవతి, సర్వైర్దేవైర్జ్ఞాతో భవతి, సర్వక్తుభిరిష్టవాన్ భవతి. తేనితిహాసపురాణానాం రుద్రాణం శతసహస్రాణి జప్తాని ఫలాని భవంతి. శ్రీరామచంద్రమనుస్మరణేన గాయత్ర్యః శతసహస్రాణి జప్తాని ఫలాని భవంతి. ప్రణవానామైతకోటిజపా భవంతి. దశ పూర్వాందశోత్తరాన్ పునాతి. స పంక్తిపావనో భవతి. స మహాన్ భవతి. సోమూతత్వం చ గచ్చతి. 10. శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజము యొక్క మహత్యము. యా ఏవం మంత్రరాజం శ్రీరామచంద్ర షడక్షరం నిత్యం అధేతే. ఎవడు ఈ శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజమును రామ్ రామాయ నమః నిత్యము అధ్యయనము చేయునో, సో అగ్నిపూతో భవతి, స వాయుపుతో భవతి, స ఆదిత్యపుతో భవతి, స సోమపుతో భవతి. అతడు అగ్నిపూతుడు, అగ్నిచే అగ్ని వలె పవిత్రుడు అగును, వాయుపూతుడు అగును, ఆదిత్యపూతుడు అగును, సోమపుతుడు అగును, స బ్రహ్మపుతో భవతి, స విష్ణుపుతో భవతి, స రుద్రపుతో భవతి. అతడు బ్రహ్మపుతుడు అగును, విష్ణుపుతుడు అగును, రుద్రపుతుడు అగును. స సర్వయః దేవయః జ్ఞాతో భవతి, అతడు సర్వదేవతలను తెలుసుకునివాడు అగును. స సర్వక్రతుభ్యః ఇష్టవాన్ భవతి, అతడు సర్వక్రతువులు పూర్తి చేసినవాడు అగును. తేన ఇతిహాస పురాణానాం రుద్రాణం శతసహస్రాణి జప్తాని సఫలాని భవంతి. అతడు ఇతిహాస పురాణములు రుద్రములు లక్షసార్లు జపించిన సఫలములు పొందినవాడగును. శ్రీరామచంద్ర అనుస్మరణేన గాయత్ర్యాః శతసహస్రాణి జప్తాని ఫలాని భవంతి. శ్రీరామచంద్రుని సంస్మరించినవాడు గాయత్రి మంత్రమును లక్షసార్లు జపించిన ఫలితములు పొందును. ప్రణవ నామైత కోటి జప భవంతి, ప్రణవము నామైతముగా కోటిసార్లు జపించిన ఫలితము కలుగును. దశ పూర్వాన్ దశోత్తరాన్ పునాతి, అతని పూర్వీకులు 10 తరములవారు, అతని తరువాత 10 తరములవారు పవిత్రము అగుదురు. స పంక్తి పావనో భవతి, అతడు ఉన్న సమాజము పవిత్రమగును. స మహాన్ భవతి సో అమృతత్వం చ గచ్చతి ఇతి, అతడు మహానుభావుడు అగును మరియు అతడు అమృతత్వము పొందును. అత్రైతే శ్లోకా భవంతి. గాణపత్యేషు సేవేషు సాక్తసౌరేష్వభిష్టద వైష్ణవేష్వపి సర్వేషు రామమంత్రః ఫలాధికః. 4. గాణపత్యాది మంత్రేషు కోటికోటి గుణాధిక. మంత్రస్తేష్వప్యనాయస ఫలదోయం షడక్షరః. 5. షడక్షరోయం మంత్రః స్యాత్ సర్వాఘౌఘ నివారణ. మంత్రరాజ ఇతి ప్రోక్తః సర్వేషాముత్తమోత్తమ. 6. కృతం దినే యద్దురితం పక్షమాసత్తు వర్షజం. సర్వం దహతి నేహశేషం తూలరాశిమివనలః. 7. బ్రహ్మహత్యా సహస్రాణి జ్ఞానాజ్ఞానకృతాని చ స్వనస్తేసురపనగురుతల్పాయితాని చ. 8. కోటికోటి సహస్రాణి ఔపపాతకజాన్యపి సర్వాణ్యపి ప్రణశ్యంతి రామమంత్రానుకీర్తనాత్. 9. భూతప్రేతపిశాచాద్య కూష్మాండ బ్రహ్మరాక్షస దూరాదేవ ప్రధావంతి రామమంత్ర ప్రభావత. 10. 11. రామమంత్ర అధ్యయన ఫలితము. అత్ర ఏతే శ్లోకా భవంతి. ఇక్కడ ఈ విషయములో శ్లోకములు కలవు. గాణపత్యేషు శైవేషు సాక్తసౌరేషు అభీష్టదః. గాణపత్యమునందు శైవమునందు సాక్తసౌరములయందు అభీష్టములు ఇచ్చును. వైష్ణవేషు అపి సర్వేషు రామమంత్రః ఫల అధికః. వైష్ణవమునందు సర్వసంప్రదాయములందు కూడా రామమంత్రము అధికమైన ఫలము కలది. గాణపత్యాది మంత్రేషు కోటికోటి గుణ అధికః. గాణపత్యాది మంత్రములందు రామమంత్రము కోటి కోటి రెట్లు గుణముచే అధికమైనది. మంత్రః తేషు అపి అనాయాస ఫలదో అయం షడక్షరః మంత్రములందు ఈ షడక్షర మంత్రము అనాయాస ఫలమును ఇచ్చునది. షడక్షరో అయం మంత్రః స్యాత్ సర్వ అఘౌఘ నివారణః. షడక్షరమైన ఈ మంత్రము సర్వ పాపములను నివారించునది. మంత్రరాజ ఇతి ప్రోక్తః సర్వేషాం ఉత్తమోత్తమః మంత్రరాజము అని చెప్పబడునది సర్వ మంత్రములలో ఉత్తమోత్తమమైనది. కృతం దినే యత్ దురితం పక్షమాసహతు వర్షజం. ఒక దినము పక్షము మాసము సంవత్సరములో చేసిన దురితములు. సర్వం దహతి నిశ్శేషం నేహశేషం తులారాశిం తులా అచలం ఇవ అనలః. సర్వమును నిశ్శేషముగా ఆ పాప తులారాశిని అగ్ని వలె దహించును. బ్రహ్మహత్యా సహస్రాణి జ్ఞాన అజ్ఞాన కృతాని చ తెలిసి తెలియక చేసిన వేలాది బ్రహ్మహత్యా పాపములనైనా మయ్యు. స్వర్ణస్తేయ సురాపాన గురుతల్ప ఆయుతాని చ స్వర్ణము దొంగిలించిన పాపము సురాపానము మరియు గురుతల్పముపై శయనించిన పాపములు. కోటి కోటి సహస్రాణి ఉపపాతకజాని అపి కోటి కోటి వేలాది ఉపపాతకములు చిన్న పాపములు కూడా. సర్వాణి అపి ప్రణశ్యంతి రామమంత్ర అనుకీర్తనాత్. సర్వదురితములు కూడా రామమంత్రము భావయుక్తముగా స్మరించుటచే నశింపగలవు. భూత ప్రేత పిశాచాద్యాః కూస్మాండ గ్రహ రాక్షసాః దూరాది. భూత ప్రేత పిశాచాదులు కూస్మాండ గ్రహ రాక్షసులను దూరముగా ఏవ ప్రధావంతి రామమంత్ర ప్రభావతః. తరిమికొట్టగలది ఈ శ్రీరామ మంత్ర ప్రభావము. ఐహలోకమైశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవత్వం చ మంత్రోయం సాధయిష్యతి. 11. గ్రామ్యారణ్యపసుగ్నత్వం సంచితం దురుతం చయత్ మద్యపానేన యత్పాపం తదప్యాసు వినాశయేత్. 12. అభక్ష్యభక్షణోత్పన్నం మిథ్యాజ్ఞాన సముద్భవం సర్వం విలియతే రామమంత్రస్యాస్యేవ కీర్తనాత్. 13. శ్రోత్రియస్వర్ణహరణాద్యచ్చ పాపముపస్థితం రత్నాదేశ్చాపహారేణ తదప్యాసు వినాశయేత్. 14. బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం హత్వా చ కిల్బిషం సంచినోతి నరో మోహాద్యద్యత్తదపి నాసేత్. 15. గత్వాపి మాతరం మోహాదగమ్యాశ్చైవ యోషితః ఉపాస్యానేన మంత్రేణ రామస్తదపి నాసేత్ 16 మహాపాతక పాపిష్ట్ సంగత్యా సంచితం చాయత్ నాసేత్త కథాలాపసేనా సంభోజనే 17 పితృమాతృవధోత్పన్నం బుద్ధిపూర్వమఘం చయత్ తదనుష్ఠానమాత్రేణ సర్వమేతద్వలియతే 18 యత్ ప్రయాగాదితీర్థోక్త ప్రాయశ్చిత్తసతైరపి నైవాపనోద్యతే పాపం తదప్యాసు వినాశేత్. 19 పుణ్యక్షేత్రేషు సర్వేషు కురుక్షేత్రాదిషు స్వయం బుద్ధిపూర్వమఘం కృత్వా తదప్యాసు వినాశేత్. 20 కృచ్ఛరేస్తప్తపరాకాద్యైర్నానాచాంద్రాయణైరపి పాపం చ నాపనోద్యం యత్తదప్యాసు వినాశేయేత్. 21 ఆత్మతుల్య సువర్ణాదిదానైర్బహువిధైరపి కించిదప్య పరిక్షీణం తదప్యాసు వినాశేయేత్. 22 అవస్థాత్రితయేష్వేవ బుద్ధ్యపూర్వమఘం చయేత్ తన్మంత్రస్మరణేనైవ నేహశేషం ప్రవలియతే. 23 అవస్థాత్రితయేష్వేవం మూలబంధమంత్రం చయేత్ తత్తన్మంత్రోపదేశేన సర్వమేతత్ ప్రణశ్యతి. 24 ఆ బ్రహ్మబీజదోషాశ్చ నియమాతిక్రమోద్భవ స్త్రీణాం చ పురుషాణాం చ మంత్రేణానేన నాసితాః. 25 యేషు యేష్వపి దేశేషు రామభద్ర ఉపాస్యతే దుర్భిక్షాదిభయం తేషు న భవేత్తు కదాచన. 26 శాంతః ప్రసన్నవదనో హ్యక్రోధో భక్తవత్సలః అనేన సదృశో మంత్రో జగత్స్వపి న విద్యతే. 27 సమ్యగారాధితో రామః ప్రసీదత్యేవ సత్వరం దదాత్యాశ్యమైశ్వర్యమంతే విష్ణుపదం చయత్. 28 తదేతదృచాభ్యుక్తం రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిందేవా అధి విశ్వే నిషేధుః యస్తన్న వేద కిమ్రుచా కరిష్యతి య ఇత్తద్విదుస్తా ఇమే సమాసతే తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రువాంసః సమిందతే విష్ణోర్యత్పరమం పదం. ఓం సత్యమిత్యుపనిషత్. 6:12 శ్రీరామ షడక్షర మంత్ర ఫలశ్రుతి. ఐహలౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవత్వం చ మంత్రో అయం సాధయిష్యతి. ఇహలోక ఐశ్వర్యమును స్వర్గసుఖమును పారలౌకికమును కైవల్యమును మయ్యు భగవత్వమును ఈ మంత్రము సాధించుచున్నది. గ్రామ్య అరణ్య పశుఘ్నత్వం సంచితం దురితం చ యత్ మద్యపానేన యత్ పాపం తదపి అసు వినాశయేత్. గ్రామమునందు అరణ్యమునందు ఉన్న పశువులను చంపటం హింసించటం వంటి సంచిత దురితములను మద్యపానము చేసిన పాపమును కూడా ఏ కొంచెము లేకుండా రామమంత్ర జపము వినాశము చేయును. అభక్ష్య భక్షణ ఉత్పన్నం మిథ్యా జ్ఞాన సముద్భవం సర్వం విలీయతే రామమంత్రస్య అస్య ఏవ కీర్తనాత్. తినకూడని పదార్థములు తినటము వలన ఉద్భవించిన పాపము మిథ్యా జ్ఞానము చేత సముద్భవించిన పాపము ఈ రామమంత్రము యొక్క కీర్తనము చేత సర్వ పాపములు నశింపచేయును. శ్రోత్రియ స్వర్ణ హరణాద్యచ్చ పాపం ఉపస్థితం రత్న ఆదేశః చ అపహరణ తదపి అసు వినాశేత్. వేద బ్రాహ్మణుని స్వర్ణమును దొంగిలించుట చేత కలుగు పాపమును రత్నములను దొంగిలించిన పాపమును కూడా రామమంత్రము నశింపచేయును. బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం హత్వా చ కిల్బిషం సంచిత ఇతి నరో మోహాది ఆద్యత్ తదపి నాశేత్. బ్రాహ్మణుని క్షత్రియుని వైశ్యుని మయ్యు శూద్రుని చంపిన పాపమును సంచితమైన పాపమును మోహముచేత చేసిన పాపమును కూడా నశింపచేయును. గత్వా అపి మాతరం మోహాత్ అగమ్యాహ చ ఏవ యోషితః ఉపాస్యానేన మంత్రేణ రామః తదపి నాశేత్. తల్లి వంటి స్త్రీని మోహించిన పాపమును అగమ్య స్త్రీలను పరదారులను కామించిన పాపమును రామమంత్ర ఉపాసన చేత అవి కూడా నశించును. మహాపాతక పాపిష్ట సంగత్యా సంచితం చయత్ నాశేత్ తత్కథ ఆలపసేన ఆసన భోజనేహ సంచిత మహాపాతక పాపిష్ట సంగత్యములు అట్టి సంగతి కథ ఆలప సేన ఆసన భోజనముల వలన కలిగిన పాపములను నశింపచేయును. పితృమాతృవధ ఉత్పన్నం బుద్ధిపూర్వం అఘం చయత్ తత్ అనుష్ఠానమాత్రేణ సర్వం ఏతత్ విలేయతే బుద్ధిపూర్వకముగా చేసిన పితృమాతృవధ చేత లేదా అవమానించుట చేత ఉత్పన్నమైన పాపమును దాని శ్రీరామ షడక్షరమంత్ర అనుష్ఠానమాత్రము చేత అటువంటి సర్వ పాపములు నశించును. యత్ ప్రయాగాది తీర్థో ఉక్త ప్రాయశ్చిత్త శతయః అపిన ఏవ అపనోద్యతే పాపం తదపి అసు వినాశేత్. ఏవి ప్రయాగ మొదలైన తీర్థములలో చెప్పు శతాది ప్రాయశ్చిత్తములు కేవల రామమంత్రము చెప్పి ఆ పాపములను తొలగించుకోవచ్చు. పుణ్యక్షేత్రేషు సర్వేషు కురుక్షేత్రాదిషు స్వయం బుద్ధిపూర్వం అఘం కృత్వా తదపి అసు వినాశేత్ పుణ్యక్షేత్రములందు సర్వ కురుక్షేత్రములందు స్వయముగా బుద్ధిపూర్వకముగా చేసిన పాపములను కూడా నశింపచేయును. కృచ్ఛరేహ తప్త పరాకాద్యేహ నానా చాంద్రాయణేహ అపి పాపం చ నాపనోద్యం యత్ తదపి అసు వినాశేయత్ కృచ్ఛ చాంద్రాయణ తపస్సు మొదలైన వాటితో పోని పాపములు కూడా తొలగించి వినాశము చేయును. కృచ్ఛ్ర చాంద్రాయణ తపస్సు అనగా ప్రతిరోజు చంద్రుని వృద్ధి హీనతల క్రమము అనుసరించి ఆహారము పెంచుతూ తగ్గిస్తూ భుజించినచో శరీర ఆరోగ్యము కాపాడబడుచు మనస్సు సత్వరూపము పొందును. ఆత్మతుల్య సువర్ణాది దానేహ బహువిధేహ అపి కించిత్ అపి అపరిక్షీణం తత్ అపి అసు వినాశేయేత్. ఆత్మతుల్యమైన తన బరువంత తూగే సువర్ణ దానములు బహువిధములుగా చేసినా కొంచెము కూడా పోని పాపములు సైతం పోగొట్టును. అవస్థాత్రితేషు ఏవం మూలబంధం అఘం చయత్. అవస్థాత్రయములలో జాగృత్ స్వప్న సుషుప్తులలో చేసిన మూలబంధముగా మూల అజ్ఞానముతో సంస్కార రూపముగా ఉన్న పాపమును తత్మంత్ర ఉపదేశేన సర్వం ఏతత్ ప్రణశ్యతి సర్వము కూడా ఆ రామమంత్ర ఉపదేశము చేత నశింపచేసుకొనవచ్చును. ఆ బ్రహ్మ బీజదోషాహ చ నియమ అతిక్రమ ఉద్భవాహ. నియమ అతిక్రమము చేత కలిగిన బ్రహ్మ సృష్టి బీజదోషములు స్త్రీణాం చ పురుషాణాం చ మంత్రేణ అనేన నాశితాహ స్త్రీలను మయి పురుషులను ఈ మంత్రము చేత వారి దోషములు నశించును. యేషు యేషు అపి దేశేషు రామభద్ర ఉపాసితే ఎక్కడెక్కడ ప్రదేశములలో రామభద్రుని ఉపాసించెదరో దుర్భిక్షాదేహ భయం తేషు న భవేత్తు కదాచన దుర్భిక్షములు కలుగునన్న భయం వారికి ఉండదు. శాంతః ప్రసన్నవదనో న క్రోధో భక్తవత్సలః శాంతుడు ప్రసన్నవదనుడు క్రోధరహితుడు భక్తవత్సలుడు. అనేన సదృశో మంత్రో జగత్స్వపీ న విద్యతే అయిన రాముని యొక్క మంత్రమునకు సమానము జగత్తు అంతా కూడా మరొకటి లేదు. సమ్యక్ ఆరాధితో రామః ప్రసీదత. ఏవ సత్వరం బాగుగా ఆరాధించినచో రాముడు సత్వరమే ప్రసన్నత చెంది దదాతి ఆయుష్యం ఐశ్వర్యం అంతే విష్ణుపదం చయత్. ఆయుష్యును ఐశ్వర్యమును చివరిలో విష్ణుపదమును ఇచ్చును. తత్ ఏతత్ రుచ అభియుక్తం ఇది ఈ విధముగా రుక్కులలో యుక్తముగా చెప్పబడినది. రుచో అక్షరే పరమే వ్యోమన్ వేద అక్షరములలో ఈ పరమవాక్యము చెప్పబడెను. యస్మిన్ దేవ అధి విశ్వే నిషేధుహ ఇందులో రామమంత్రములో విశ్వే దేవతలు అధిష్టానమై ఉందురు. యహ తత్ న వేద కిం రుచాకరిష్యతి ఎవరు దానిని రామమంత్ర మహత్యమును తెలుసుకొనరో వారు రుకులతో ఏమి చేసుకునెదరు. య ఇత్తత్ విదుహత ఇమే సమాసతే ఎవరు దానిని తెలుసుకునెదరో వారు ఇక్కడే వచ్చి ఉండెదరు రామపదమును ఆశ్రయించెదరు. తత్విష్ణోహ పరమం పదం సదా పశ్యంతి సూర్యః ఆ విష్ణువు పరమపదమును ఆత్మవిధులు సదా చూచుందురు. దివి ఇవ చక్షుః ఆతతం ఆకాశము వలె అంతటా కన్నులు విస్తరించుకుని చూచెదరు. తత్విప్రాసో విపన్యవో జాగ్రువాం సహ సమెంధతే దానిని విప్రులు తెలుసుకున్నవారు సంతోషముతో జాగరుకులై వారు ప్రకాశించుచున్నారు. విష్ణోహ యత్ పరమం పదం ఏది విష్ణువు యొక్క ఆ పరమపదమో దానిని పొందుచున్నారు. ఓం సత్యం ఇతి ఉపనిషత్. ఓంకారమే సత్యము ఇది ఈ ఉపనిషత్తు. రామ ఉత్తర తాపిని ఉపనిషత్ సమాప్త. రామ ఉత్తర తాపిని ఉపనిషత్తు సమాప్తము. రామ ఉత్తర తాపిని ఉపనిషత్ సారాంశ పుష్పం. అవిముక్తమే ఎక్కడ సర్వము వదలబడిన మోక్షస్థానము అదే కురుక్షేత్రము. దేవతలకు దేవయజ్ఞములకు నిలయము సర్వభూతములకు బ్రహ్మ సదనము. అక్కడే జీవులకు ప్రాణముల ఊర్ధ్వ ప్రయాణమునందు రుద్రుడు తారక బ్రహ్మ మంత్రము చెప్పును. దాని సోమరస ఆస్వాదనచే అమృతులు అయి మోక్షము పొందుదురు. కావున అవిముక్తమునే నిరంతరము సేవించవలెను. రామ్ రామాయ నమః అను శ్రీరామ మంత్రరాజము యొక్క మహత్యము చెప్పబడెను. మంత్రములందు ఈ షడక్షర మంత్రము అనాయాస ఫలమును ఇచ్చునది. ఎవడు ఈ శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజమును రామ్ రామాయ నమః నిత్యము అధ్యయనము చేయునో అతని పూర్వీకులు పది తరములవారు అతని తరువాత పది తరములవారు పవిత్రము అగుదురు. అతడు ఉన్న సమాజము పవిత్రమగును. తరింపచేనది అగుటచే తారకము అయినది ఆ రామతారకమే బ్రహ్మత్వము అనుభవింపచేయును. తల్లి గర్భములో పడుట వలన జన్మించుట వలన ముసలితనము వలన మృత్యువు వలన సంసారము వలన కలుగు మహత్తరమైన భయముల నుండి బాగుగా తరింపచేయును. అకార అక్షర సంభూతుడు సౌమిత్రి లక్ష్మణుడు, అతడే జాగృత్ అవస్థ అభిమానియైన విశ్వభావనుడు విశ్వుడు. ఉకార అక్షర సంభూతుడు శత్రుఘ్నుడు, అతడే స్వప్న అవస్థ అభిమానియైన తైజసాత్మకుడు తైజసుడు. మకార అక్షర సంభవుడు భరతుడు, అతడే సుషుప్తావస్థ అభిమానియైన ప్రాజ్ఞాత్మకుడు ప్రాజ్ఞుడు. అర్ధమాత్రాత్మకుడైన రాముడు బ్రహ్మానంద ఏక విగ్రహుడు, అనగా మూడు అవస్థలలో ఏకమై ఉన్న తురీయ చైతన్యాత్మయే రాముడు. అవస్థాత్రయ అతీతుడు రాముడు, ఓంకార స్వరూపుడు, సర్వము తానే ఆయనవాడు. సాక్షి అయిన శ్రీరామ సాన్నిధ్య వశములో జగత్తుకు ఆధారకారిణి, సర్వదేహధారుల ఉత్పత్తి స్థితి సంహారకారిణి అయిన ఆసీత జ్ఞేయ తెలియబడినదంతా రూపముగా మూల ప్రకృతికి సంజ్ఞగా రాముని సమక్షములో ఉన్నది. అప్రకటితమైన ప్రణవతత్వమునకు ప్రకటితమైన ప్రకృతి సీత అని బ్రహ్మవాదులు చెప్పెదరు. ఏది అనంత అవ్యక్త ఆత్మయో అది అవిముక్తమునందే ప్రతిష్ఠితమై ఉన్నది. అవిముక్తము వరణ మరియు నాసి మధ్యన ప్రతిష్ఠితమై ఉన్నది. జన్మ జన్మలలో చేసిన సర్వదోషములను వారింపచేయనది కావున అది వరణ అయినది. ఇంద్రియములచేత చేసిన సర్వ పాపములను నశింపచేయనది కావున అది నాసి అయినది. భ్రూమధ్యము మరియు నాసికము యొక్క సంధి దాని అవిముక్త స్థానము. అది ద్యులోకము మరియు పరలోకమునకు సంధి స్థానమై ఉన్నది. ఈ రెండిటి సంధిని సంధ్యాదేవతగా బ్రహ్మవిధులు ఉపాసించెదరు. ఆ అవిముక్త ఉపాసనచే బ్రహ్మజ్ఞానము పొందెదరు. భౌతిక సంజ్ఞగా అవిముక్తమునకు భౌతికమైన కాశీ వారణాసి క్షేత్రమును సూచించబడినది. శ్రీరాముని ప్రీతి చేసుకొనుటకు అనేక మంత్రములు ఈ ఉపనిషత్తులో బ్రహ్మచే చెప్పబడెను. ఆద్యుడైన దైవమును శ్రీరాముని ఎవడు నిత్యము ఈ మంత్రములతో స్తుతించునో అతడు తన స్వరూపముగానే దైవమును శ్రీరాముని దర్శించును. నేనే సర్వుల అంతరరాముడను అని అమృతత్వము పొందును. రామ ఉత్తర తాపిని ఉపనిషత్ సమాప్తము.